అథర్వణ వేదాంతర్గత 21 సూర్యోపనిషత్ సావిత్రి విద్య అధ్యయన పుష్పం ఆత్మ యొక్క భావనచే స్వ అతిరిక్తము స్వస్వరూపమునకు అన్యమైనదంతా శూదితము చేయనది, ఆత్మకు అన్యమైన భావననంతటినీ నశింపజేయనది, సూర్యనారాయణ ఆకారము ధరించినది, అగుచిత్ సూర్య వైభవమును స్మరించున్నాము, స్తుతిస్తున్నాము. ఇక ఇప్పుడు మనము అథర్వణ వేదాంతర్గతమగు సూర్యాంగరసమును సూర్యనారాయణ తత్వమును వ్యాఖ్యానించుకుంటున్నాము. సూర్యాథర్వణ అంగిరస మంత్రములు ఘృణ సూర్య ఆదిత్య ఓం. సూర్యాష్టాక్షరి ఓం భూర్భువ సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. సవితుర్గాయత్రి. గాయత్రి మంత్రము ఆదిత్యాయ విద్మహే సహస్రకిరణాయ ధీమహి తన్నసూర్యః ప్రచోదయాత్. సూర్య గాయత్రి. ఇవి సూర్య అథర్వ అంగిరస మంత్ర రాజములుగా ప్రసిద్ధము. త్రికాలములలో సూర్యోపాసనకు మననము చేయుటకే సూచించబడినవి. పై మంత్రములకు బ్రహ్మ ఋషి, గాయత్రి ఛందః, ఆదిత్యో దేవత, హంస సోహం అగ్ని నారాయణయుక్తం బీజం, హృత్లేఖా శక్తియః, వియత్ ఆది సర్గ సంయుక్తము ఆకాశము మొదలైన పాంచభౌతిక విశేషములతో సర్గముతో కూడినది కీలకము. అట్టి మంత్రము ఒకటి ధర్మ, రెండు అర్ధ, మూడు కామ, నాలుగు మోక్షములు అనే చతుర్విధ పురుషార్థములు సిద్ధికే వినియోగము. షట్ ఆరు స్వరములతో ఆరుఢులమై షడంగన్యానము నిర్వర్తిస్తున్నాము. షడంగన్యాసము ఒకటి కరణ్యాసము అంగన్యాసము ఘృణ అగుష్ఠాభ్యాం నమః, ఘృణ హృదయాయ నమః, సూర్య తర్జనీభ్యాం నమః, సూర్య శిరసే స్వాహాః, ఆదిత్య ఓం మధ్యమాభ్యాం నమః, ఆదిత్య ఓం శిఖయాయ వోషట్, ఘృణ అనామికాభ్యాం నమః, ఘృణ కవచాయ హూం, సూర్య కనిష్టికాభ్యాం నమః, సూర్య నేత్రాత్రయాయ వషట్, ఆదిత్య ఓం కరతల కరపృష్టాభ్యాం నమః, ఆదిత్య ఓం అస్త్రాయ ఫట్, భూర్భువ స్వః ఓం ఇతి దిబ్బంధః. అష్టాక్షరీ మంత్రము ఘృణ సూర్య ఆదిత్య ఓం రెండు తత్సవితుః బ్రహ్మాత్మనే అంగుష్ఠాభ్యాం నమః, తత్సవితుః బ్రహ్మాత్మనే హృదయాయ నమః, వరేణ్యం విష్ణవాత్మనే తర్జనిభ్యాం నమః, వరేణ్యం విష్ణవాత్మనే శిరసే స్వాహ, భర్గోదేవస్య రుద్రాత్మనే మధ్యమాభ్యాం నమః, భర్గోదేవస్య రుద్రాత్మనే శిఖయాయ వోషట్, ధీమహి సత్యాత్మనే అనామికాభ్యాం నమః, ధీమహి సత్యాత్మనే కవచాయ హూం, ధియోయనః జ్ఞానాత్మనే కనిష్ఠికాభ్యాం నమః, ధియోయనః జ్ఞానాత్మనే నేత్రత్రయాయ వషట్, ప్రచోదయాత్ సర్వాత్మనే కరతలకరపృష్ఠాభ్యాం నమః, ప్రచోదయాత్ సర్వాత్మనే అస్త్రాయ ఫట్, భూర్భువ స్వః ఓం ఇతి దిబ్బంధః. గాయత్రి ఓం భూర్భువ సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయనః ప్రచోదయాత్. షట్ స్వరా రూఢేన బీజేన ఆరు స్వరములతో కూడిన బీజము బీజమంత్రము. స్వరము ఉదాత్త పై స్వరంగా, అనుదాత్త క్రింది స్వరంగా, మధ్యమైత్యాది నాదవిన్యాసముతో కూడిన వేదగానము. షడ్జము ఒక స్వరము, ఒకటి ముక్కు, రెండు కంఠము, మూడు వక్షస్థలము, నాలుగు తాలువు దవడ, ఐదు జిహ్వ, ఆరు దంతము అనే ఆరు స్థలములలో పుట్టుచుండే స్వర విశేషము. అట్టి షడ్జమ స్వరయుక్తంగా వేదముల మంత్రములు గానము చేయబడుచున్నాయి. రక్తాంబుజ సంస్థితం ఎర్ర తామరయందు నిండుగా ప్రకాశించువారు. సప్తాస్వరథినం పంచ ప్రాణములు లేక పంచభూతములు మనస్సు బుద్ధి అనబడే ఏడు గుర్రములు పుంచిన రథమును అధిరోహించినవారు. స్తుతి శ్లో సప్తాస్వరథం ఆరుఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. బంగారు వన్నెలు చిందించువారు దృశ్యము జీవుడు ఈశ్వరుడు సాక్షి అనబడే నాలుగు భుజములు ధరించి ఉన్నవారు. రెండు చేతులలో ఒకటి అభయము సమస్త భయములు తొలగించునది, రెండు వరదం సమస్తము ప్రసాదించునది, అగు రెండు పద్మములను ధరించినవారు. ఈ క్షణములు, నిమిషములు, గంటలు, రోజులు, సంవత్సరములు, యుగములు, మహాయుగములతో కూడిన కాలచక్రమును నడిపిస్తూ ఉన్నవారు అగు సూర్యనారాయణ తాత్విక స్వరూపమును ఎవరు తెలుసుకుంటారో అట్టివారే బ్రహ్మమును ఎరిగినట్టి బ్రహ్మజ్యులైనట్టి బ్రాహ్మణులు. అట్టి స్వామిని మా బుద్ధిని వికసింపజేయటానికై ఈ విధమైన గాయత్రి మంత్రోక్తంగానూ సూర్య అష్టాక్షరీ మంత్రయుక్తంగానూ జపిస్తున్నాము, స్తుతిస్తున్నాము, ఉపాసిస్తున్నాము. ఓం ఓం ఇతి ఏక అక్షరం బ్రహ్మ. ఈ దృశ్యద్రష్టజీవి స్వర సాక్షులతో కూడిన సమగ్రతత్వము ఇతి ఓం భోహ భువః సువః భూర్భువః సువః తత్వవ్యాహృతమైనది. భూభువ సువహగా మాటర్ థోట్ థిన్కర్గా ప్రకటనమగుచున్నది అగు తత్స్వరూపమును స్మరించుచున్నాను. సమస్తము తానే, సమస్తమునకు వేరేనట్టి తత్వమునకు నమస్కారము. సవితుహ వరేణ్యం ఆయన సమస్త దేహములలో సత్విత్ ఉనికిర్క రూపుడుగా వరేణ్యుడై ముఖ్యాతి ముఖ్యుడై ఉన్నవారు. భర్గోదేవస్య ధీమహి సమస్తమును వెలిగించు దివ్య స్వరూపులు. ఈ సమస్తము ఆయన యొక్క మహిమగాను ఆయన ధీ బుద్ధి ఔన్నత్యముగాను దర్శిస్తున్నాము. తత్వస్వరూపుడు సవితుడు వరేణ్యుడు ధీమహి అయినట్టి ఆ భర్గో దేవుని యొక్క మహిమను స్తుతిస్తున్నాము. ధియో యో నః ప్రచోదయాత్. దేనిచే ఈ దృశ్య విషయములకు పరిమితమై ఉండిపోతున్నామో అట్టి మా యొక్క పరిమితమైన బుద్ధిని ప్రచోదింపజేయుదురుగాక. ఉత్సాహవంతముగాను, సాహసవంతముగాను, ధైర్యవంతముగాను, వీర్యవంతముగాను, నిర్మలముగాను, సునిశితముగాను, విస్తారముగాను, పరమాత్మికముగాను మా బుద్ధిని వికసింపజేసెదరుగాక. ఈ భౌతికదేహమునకు దేహియే ఆత్మ అయి ఉంటున్న విధంగా ఈ జగత్తుకంతటికీ సూర్యభగవానుడే ఆత్మ. సూర్యాత్వై ఖలు ఇమాని భూతాని జాయంతే. ఇక్కడి సమస్త జీవజాలమంతా కూడా సూర్యభగవానుని నుండే జనించి బయల్వెడలి సూర్యతత్వమునందే పరిఢవిల్లుతోంది. సూర్యుని నుండే సృష్టి అనే ఈ మహాయజ్ఞము, యజ్ఞము అనేకమంది నిర్వర్తించు గొప్ప సామూహిక కార్యక్రమము. అట్టి యజ్ఞము నుండి మేఘములు జలము, మేఘముల వలన వర్షము, వర్షము వలన జీవులను పరిపోషించు అన్నము, అన్నము నుండి దేహముల పరిపోషణ జీవితము జీవుడు మొదలుగా గల ఇవన్నీ సంభవిస్తున్నాయి, సందర్భమవుతున్నాయి. ఆదిత్యుడు శబ్దార్థము. ఆదింతా పియత్ సృష్టికంటే మునుముందే ఉండి సృష్టిగా తానే ప్రదర్శనమవచ్చేత ఆదిత్యుడు అని ఆత్మపురుషుడగు సూర్య భగవానుడు శ్లాఘించబడుచున్నాము. ఓ సమస్తమునకు ఆది ద బిగినింగ్ అయినట్టి ఆదిపురుషుడా ఆదిత్య, మీకు రెండు చేతులు ఎత్తి హృదయపూర్వకంగా మంత్రోక్తంగా నమస్కరిస్తున్నాము. నమస్తే. నా ఏకము మా అనేకము మీరే అయినట్లుగా దర్శిస్తూ ఉపాసిస్తూ భక్తితో నమస్కరిస్తున్నాము. మా ఈ స్తుతులు స్వీకరించండి. ప్రత్యక్ష నారాయణ సూర్య స్తుతులు. ఓ ఆదిత్య భగవన్, ఆదినారాయణ, సత్విత్ స్వరూప సవిత, సూర్యదేవ, సూర్యనారాయణ స్వామి, నమస్తే ఆదిత్య. మా కళ్లకు ప్రత్యక్షమై కనిపిస్తూ ఉన్న ప్రత్యక్ష నారాయణుడవు, ప్రత్యక్ష దైవమువు. త్వమేవ ప్రత్యక్షం కర్మ కర్తాసి. సృష్టిలో జరుగుచున్న సమస్త కర్మలకు కార్యక్రమములకు మీరే కర్త. యు ఆర్ డూయర్ ఆస్ వెల్ ఆస్ ప్రాంప్టర్ అయి ఉన్నారు. బ్రహ్మదేవుడుగా సృష్టిస్తున్నారు. ఈ సృష్టిని భావనచే సంకల్పముచే క్రీడగా లీలగా కల్పించుచున్నారు. అట్టి సృష్టికర్త ఆగు బ్రహ్మదేవుడుగా ఆగుచున్నది ఎవరు? మీరే. విష్ణువుగా పరిరక్షిస్తున్నారు. ఈ సృష్టిని పరిపోషించటము కొనసాగించటము నిర్వర్తిస్తున్న విష్ణువుగా ఉన్నది కూడా తామే. రుద్రుడుగా లయింపజేస్తున్నారు. అట్టి సృష్టిని మరొక సమయంలో లయింపజేయు లయకారుడగు రుద్రుడు కూడా మీరే అయి ఉన్నారు. మీరే ఋగ్వేదములో ఆత్మగురించిన సత్యవాణి అయి ఉన్న ఋగ్గానము చేయు ఋగ్గాన స్వరూపులు. ఆ ఋక్కులను ఆత్మయొక్క స్వానుభవముగా ఎలుగెత్తి గానం చేస్తున్న ఋషులు కూడా మీరే. మీరే యజ్ఞములు యజస్సులు ప్రాధాన్యముగా వచించబడుచున్న యజుర్వేద స్వరూపులు. స్వరసంగీత స్తుతుల ప్రాధాన్యమైన సామవేద స్వరూపులు మీరే. ప్రత్యక్షముగా కనిపిస్తున్న విశేషములను క్రోడీకరించి ఉపాసనా రూపముగా తీర్చిదిద్దే వామ్యముగల అథర్వణవేద స్వరూపులు కూడా తామే. భాషను విధివిధానంగా తీర్చిదిద్దే ఛందస్సుగా ప్రదర్శనముగుచున్నది కూడా మీరే. ఛందోబద్ధమైనంత మీ విశేష స్వరూపమే. సమస్తమునకు ఆవల ఆదియందు గల ఆ కేవలాత్మానంద స్వరూపులగు ఆదిత్య పరమాత్మ నుండే పంచభూతములు బయలుదేర్చున్నాయి. స్పందనరూపముతో కూడిన వాయువు, స్థూల జీవపరిపోషక రూపమగు భూమి, ద్రవజల రూపమగు ఆపహ జలము, తేజో అగ్ని రూపమగు జ్యోతి, ఉష్ణము, నిశ్శబ్దమై శబ్దమునకు జననస్థానముగు వ్యోమ ఆకాశము, ఇవన్నీ కూడా ఆదిత్యుడగు సూర్యభగవానుని నుండే జనిస్తున్నాయి. సృష్టి నిర్మాణ సంరక్షణలను నిర్వర్తిస్తూ ఉన్నట్టి అశరీర దివ్యప్రజ్ఞలగు దేవతలు ఆదిత్యుని నుండే బయల్వెడలుచున్నారు. వేద తెలియబడుచున్న సమస్తము ఆదిత్యుని నుండే ప్రకటనమవుతోంది. తెలియబడేదంతా ఆధ్యాత్మస్వరూపుడగు ఆదిత్యునికి అనన్యము. అట్టి ఆదిత్యుని తాత్విక స్వరూప వర్ణనములతో ఋక్కుల ప్రాధాన్యము గల ఋగ్వేదము, యజ్ఞయాగ అగ్ని కార్య ప్రాధాన్య యజుర్వేదము, స్తుతిగాన ప్రాధాన్య సామవేదము, దృశ్య ప్రపంచ విశేష ప్రాధాన్యమైన అథర్వణవేదములతో కూడినవే చతుర్వేదములు. ఆత్మజ్యోతి స్వరూపుడగు ఆదిత్యుడే తన యొక్క తేజోస్వరూపముచే సూర్యమండలమును తప్పింపజేయుచున్నారు. ఆసవ ఆదిత్యో బ్రహ్మ, బ్రహ్మమే అయి ఉన్న ఆదిత్యుడే సమస్తముగా వసించువారే విస్తరించువారే ఉన్నారు. ఈ సమస్తమునకు అనుభవి పొందుచున్నవాడు బ్రహ్మమే, పొందబడినదంతా బ్రహ్మమే, పొందుచున్నవాడు బ్రహ్మమే, ఆదిత్యుడే బ్రహ్మమై సమస్తమును పొందువాడే ఉంటున్నారు. ఇతి ఆసావాదిత్యో బ్రహ్మ. ఆదిత్యుడే అంతఃకరణ చతుష్టయము, నాలుగింటి సముదాయము, మనస్సు విషయములు మననము చేయు స్వభావములకు, అభ్యాసములకు, సంస్కారములకు, వాసనలకు సంబంధించిన అంతఃకరణ విభాగము, బుద్ధి విచక్షించు విభాగము, ఏది ఆలోచించాలి ఏది ఆలోచించవద్దు అనే విషయము నిర్ణయించు అంతరంగ సంబంధమైన తెలివి, ఇంటల్లెక్చువల్ విజ్డమ్, అనాలిటికల్ ఎబిలిటీ విభాగము, చిత్తము అంతరంగములోని ఇష్ట అయిష్టములకు చెందిన విభాగము, అహంకారము నేను నాది రూపముతో కూడిన వ్యష్టి పరిమిత సంబంధమైన అంతరంగ విభాగము. ఆదిత్యుడే సమస్త జీవులలోని అంతరంగ చతుష్టయమగు మనోబుద్ధి చిత్త అహంకారముల ప్రదర్శకుడు. ప్రదర్శనముగుచున్న స్వరూపమంతా ఆయనకు చెందినదే, ఆయనకు అనన్యమైనదే. అట్టి ఆదిత్యుడే సమస్త దేహములలో పంచప్రాణస్వరూపులై విరాజిల్లుచున్నారు. వ్యానప్రాణము శరీరమంతటా వ్యాపించి ఉండే ప్రాణశక్తి ప్రదర్శనము స్థానము సర్వ శరీరము. సమాన ప్రాణము దేహమునందు అంతటా వివిధ భాగములను సమస్వరూపముగా పరస్పరము సమన్వయము చేయు ప్రాణ సంబంధిత ఏక ప్రదర్శనము ముఖ్యస్థానము నాభి. ఉదాన ప్రాణము ముఖ్యస్థానము కంఠము, అపాన ప్రాణము ముఖ్యస్థానము గుదము, మూల ప్రాణము ముఖ్యస్థానము హృదయము. ఆదిత్య భగవానుడే సమస్త ప్రాణులలో ప్రాణంపానవ్యానుదాన సమాన క్రియా విశేషములతో కూడిన పంచప్రాణస్వరూపుడై వెలేచున్నారు. శరీరములోని సమస్త అంతర్గత వ్యవహారములు నిర్వర్తిస్తున్నారు. ఆదిత్యుడే చెవులు, చర్మము, కళ్ళు, రసము, నాలుక, ఘ్రాణము, వాసన అను పంచ జ్ఞానేంద్రియములే వెలేచున్నారు. దేహములో పంచకర్మేంద్రియములగు వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థ, స్త్రీ పురుషుల రహస్యావయవములు గా విలసిల్లుచున్నది ఆదిత్య ఆత్మానందుడే. ఆదిత్యుడే పంచేంద్రియ విషయములగు శబ్ద, స్పర్శ, రూప, రస, గంధముల స్వరూపుడు కూడా. కర్మేంద్రియ విషయములైనట్టి వచన, టోకింగ్, ఆదాన, గివింగ్, ఆగమన, కమింగ్, వోకింగ్, విసర్జన, లీవింగ్, ఆనందములు, ఎంజాయింగ్ గా ఉన్నది కూడా ఆదిత్యుడే. ఆదిత్యుడే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ పంచకోశములుగాను కేవల ఘనీభూత విజ్ఞానమయ స్వరూపముగాను అగుచున్నారు. నమో మిత్రాయ భానవే, మృత్యోహ మాం పాహి. సమస్త జీవులకు స్నేహితుడు అవటంచేత ఆనంద విజ్ఞానఘనుడు, మిత్రుడు, సమస్తమును వెలిగించువాడు కాబట్టి భానుడు అగు సూర్యభగవాన్. నమస్కారము. మమ్ములను మూత్యముఖము నుండి రక్షించండి. అనగా మార్పు చేర్పులకు విషయమే కానట్టి మా యొక్క సహజన్మృతండ ఆత్మస్వరూపమును మా బుద్ధి పొందునట్లు గురువై అనుగ్రహించండి. జగత్తునంతటినీ తన ఆభరణముగా ధరించుచున్నవారు భ్రాజిష్ణునకు ఈ జగత్తుకు హేతువు అవటంచేత విశ్వహేతువు అగు ఆదిత్యునికి నమస్కారము. ఆ సూర్య భగవానుని వలననే ఆయన నుండియే జీవులమగు మేమంతా బయల్వెడలుచున్నాము. సూర్యునియందే ఉనికి కలిగి ఉంటున్నాము. సూర్యునిచేతనే ఈ జగత్తంతా పాలించబడుతోంది. తరంగములన్నీ జలములోంచి ఉత్పన్నమై జలమునందే సంచారములు కలిగి ఉండి జలమునందే లయించుచున్న విధంగా ఈ జీవులంతా సూర్యుని నుండి బయలుదేరి సూర్యునియందే సంచారము కలిగి ఉండి సూర్యునియందే లయము పొందుచున్నారు. యా సూర్యః సోహం యః సూర్యః సోహం ఏవచ. సమస్తము సూర్యుని ఆత్మతేజమే. కాబట్టి ఎవరు సూర్యుడై ప్రకాశించుచున్నారో ఆ భగవానుడే సమస్తమునందువలనే నాలో నేనే ప్రకాశించుచున్నారు కూడా. కనుక సూర్యునిగా ఉన్నది నేనే, నేనుగా ఉన్నది సూర్యుడే. ఆ సవితా దేవతయే నాకు కళ్ళు, నా యొక్క చూపు, చూడబడినది కూడా ఆయనయే. నాయందు చూపుగా నిశ్చల పర్వత స్వరూపుడై వేంచేసి ఉన్నారు. దృక్స్వరూపుడు సృష్టికర్తాగురధాత ఆ సవిత, ఆ సూర్యుడు నాకు సోహం దృష్టిని ప్రసాదించుగురుగాక. ఆదిత్యాయ విద్మహే సహస్ర కిరణాయ ధీమహి తన్నో సూర్యః ప్రచోదయాత్. అట్టి ఆదిత్యుని మహిమను పైన చెప్పుకున్న విధంగా ఎరుగుచున్నాము. వేలాది కిరణస్వరూపుడగు ఆయన యొక్క మహిమయే ఇదంతా కూడా. ఆయనను బుద్ధితో స్తుతిస్తున్నాము. అట్టి ఆ సూర్యభగవానుడు మా యొక్క బుద్ధిని స్వస్వరూపాత్మతత్వము ఎరుగుటకై ప్రచోదింపజేసెదరుగాక, వికాసపరచెదరుగాక, వికసింపజేసెదరుగాక, సముత్సాహపరచెదరుగాక. అట్టి సత్విత్ ఉనికి ఎరుక స్వరూపుడగు సవితా పురుషోత్తముడు మా యొక్క సహజమగు స్వస్వరూపుడై ముందుగా జగద్రష్ట రూపంగాను, వెనుకగా ఆత్మగురించిన ఏమరపు రూపంగాను, ఉత్తరముగా ఈ జగద్దృశ్యమునకు ఆవలగాను, దక్షిణముగా ఈ జగద్దృశ్యమువైపుగా కనిపిస్తున్న సమస్తముగాను, క్రిందగాను పైన అంతటా అన్నిచోట్ల సమస్తముగాను విస్తరించి ఉన్నారు. అట్టి సవితృభగవానుడు సూర్యదేవుడు అగు ఆదిత్యుడు నహసువతు మాకు శుభప్రదుడై అనుగ్రహించెరుగాక, మాకు దీర్ఘాయువు ప్రసాదించెదరుగాక. ఓమితి ఏక అక్షరం బ్రహ్మ. ఏదైతే అనేకముగా కనిపిస్తూ ఉన్నప్పటికీ సత్యజ్ఞాన అధ్యయన దృష్టికి ఏకమే అయి ఏకముగానే అనిపిస్తోందో, ఏది వాస్తవానికి సర్వదా అప్రతిహతంగా ఏకమే అయి ఉన్నదో, ఏదైతే మార్పు చెందు సమస్తము దర్పణంలో దృశ్యములాగా తనయందే కలిగి ఉండి కల తనదైనవాని వలె తాను ఎట్టి మార్పు చేర్పులు లేనిదే సర్వదా యథాతథమై ఉన్నదో, అట్టి ఈ జీవుని ఏకాక్షర స్వరూపమే బ్రహ్మము. ఆయి త్రిపుటి ఒకటి దృశ్యము, రెండు ద్రష్ట, మూడు దర్శనము, టూ జీవాత్మ, త్రీ అనేక దేహములు నావైన నేను రూపుడగు ఈశ్వరుడు, ఫోర్ కేవలమగు పరమాత్మ. ఈ నాలుగు ఏ తత్వము దృష్ట్యా ఏకము అయి ఉంటున్నాయో అట్టి అఖండాత్మకు సంజ్ఞయే ఓం ప్రణవము. కనుక ద్రష్టదర్శన దృశ్య భూతవర్తమాన భవిష్యత్ జీవేశ్వర కేవల ఇత్యాది త్రిపుటిగా ప్రదర్శనమగుచుకూడా ఏకము అక్షరము అయి ఉన్నదో అట్టి బ్రహ్మము ఓం అను ప్రణవముగా ప్రణవార్థ పూర్వకంగా వేదవామ్యమునందు వేదాంత శాస్త్రముచే చెప్పబడుతోంది. శ్రీ సూర్యమంత్రము శ్రీ సూర్యష్టాక్షరి మంత్రము ఘృణి సూర్య ఆదిత్య ఓం రెండు రెండు మూడు ఒకటి ఎనిమిది ఓం ఏకము అక్షరము ఘృణి ఇది ద్వే అక్షరే రెండు అక్షరములు రెండు ఘృణము కనికరము కలవాడు వేడి ఎండ పగలు వెలుతురు స్వరూపుడు సూర్య ఇతి అక్షరద్వయం రెండు అక్షరములు రెండు వెలుగు ప్రదాత లోకములను ప్రకాశింపజేయవాడు తేజోమయుడు ఆదిత్య ఇతి త్రీణి అక్షరాణి ఆదిత్య మూడు అక్షరములు, యత్ ఆది తత్ ఆదిత్య ఇతి. సమస్తమునకు ఆది స్వరూపుడు కాబట్టి ఆదిత్యుడు. సమస్త జీవులలోని జగదానుభవములకు ఆవల జగదనుభవాతీత సాక్షిభూత కేవలాత్మ స్వరూపమే ఆదిత్యుడు. ఫలశ్రుతి ఘృణీ సూర్య ఆదిత్య ఓమను అష్టాక్షర మంత్రము సూర్యోపాసనకే బీజమంత్రము. ఎవ్వరైతే ఈ సూర్యాంగిరస మహామంత్రమును పగలు రాత్రి కూడా జపిస్తూ ఉంటారో అట్టివాడు బ్రహ్మజ్ఞాని కాగలడు. బ్రహ్మతత్వ దర్శనము అతనికి స్వాభావికమై బ్రాహ్మణుడు అని పిలువబడుచున్నాడు. ఎవ్వరైతే సూర్యభగవానునికి అభిముఖంగా నిలబడి లేక పద్మాసనాసీనుడై ఈ సూర్యాష్టాక్షరీ మంత్రము జపిస్తూ ఉంటారో అతడు మహావ్యాధుల నుండి సమస్త భయముల నుండి విముక్తుడు కాగలడు. అతని పట్ల అలక్ష్మీ విధి వ్రాత, దారిద్ర్యము, కరువు, సాంసారిక దుహక సందర్భము, దుష్ట పర్యవసానములు నశించగలవు. అభక్ష్యం తినకూడనిది, తినిన దోషముల నుండి, అగమ్య గమనాత్ వెళ్లకూడని చోట్లకు వెళ్లినా దోషముల నుండి, పతితులు పాపులు అగు వారితో లోక సంబంధమైన దూషణ తిరస్కార ఇత్యాది సంభాషణ దోషముల నుండి, అసత్ విషయముల గురించి దీర్ఘంగా మాట్లాడిన పాప సంస్కారముల నుండి ఈ జపముచే పూతో భవతి దోషములు తొలగి పవిత్రుడు పునీతుడు కాగలడు. ఎవడైతే మధ్యాహ్న సమయంలో సూర్యభగవానుని అభిముఖంగా భక్తితో నిలుచుని ఈ ఉపనిషత్ను పఠిస్తాడో లేక సూర్యాష్టాక్షరి మంత్రమును జపిస్తాడో అట్టివాడు సద్యోత్పన్న సుజ్ఞానుడవుతాడు. సాధనతో నిమిత్తం లేకుండానే అప్పటికప్పుడు ఆత్మతో సంయమనము పొంది సద్యోముక్తుడు కాగలడు. అట్టివాడు పంచ మహాపాతకముల నుండి కూడా బ్రహ్మహత్య, రెండు సురాపానము, మూడు బంగారము దొంగిలించటము, నాలుగు గురుతల్పగమనము, ఐదు ఈ నాలుగు పాపములు చేస్తున్న వారితో సాంగత్యము కలిగి ఉండటము నుండి కూడా విముక్తుడు కాగలడు. బోధకు అర్హత ఇది సావిత్రి విద్యగా ఆధ్యాత్మవామేలో లోక ప్రసిద్ధమయ్యున్నది. అట్టి ఈ సూర్యోపనిషత్లో మనము చెప్పుకున్న సావిత్రి విద్యను ఎవరికైనా బోధించాలంటే అట్టివాడు అర్హుడై ఉండాలి. అర్హత లేనివానికి బోధించరాదు. గురుశుశ్రూష, సేవాభావము, తపోధ్యానముల అభ్యాసము, ఆత్మజ్ఞానము గురించిన ఉత్తమాశయము మొదలైన అధ్యయన సద్గుణములు ఉంటేనే సూర్యోపనిషత్ విద్యకు అర్హుడు. ఏ మహాభాగుడై ఈ ఉపనిషత్ను పఠిస్తూ ఉంటాడో అట్టివాడు భాగ్యవంతుడు, జ్ఞానేశ్వర్యవంతుడు కాగలడు. పశు సంపద పొందగలడు. అట్టివాడు వేదముల సూక్ష్మార్థమును, అంతరార్థమును సులభముగా గ్రహించగలిగినట్టి నిర్మలము, సునిశితము, విస్తారము, ప్రశాంతము అగు బుద్ధిని సంపాదించుకొనగలడు. వేదార్థం లభతే. ఎవడు ఈ సూర్యోపనిషత్లో చెప్పబడిన మహామంత్రములను ప్రతిరోజూ త్రిసంధ్యా సమయములలో జపిస్తూ ఉంటాడో అట్టివాడు అనేక క్రతువులు చేయడంచేత లభించే ఉత్తమ పుణ్యఫలము పొందగలడు. ఉభయ హస్తములలో సూర్యభగవానుని భావన చేసి హస్తాదిత్య ఉపాసనతో కూడుకొని ఇందలి సూర్యాష్టాక్షరీ మొదలైన మంత్రములను జపిస్తాడో అట్టివాడు సమస్త కర్మకర్మఫలములకు అతీతత్వము సంతరించుకొని మహామృత్యువు నుండి తరించగలడు. సమహామృత్యుం తరతి, సమహామృత్యుం తరతి యా ఏవం వేద. ఈ ఉపనిషత్ పరమార్థమును గురుముఖతః ఎరిగినవాడు జన్మ కర్మ పునర్జన్మ రూపమైనట్టి చక్రము నుండి బయల్వెడలి మహామృత్యువు నుండి తరించగలడు. ఇతి సూర్యోపనిషత్. ఓం శాంతియః శాంతియః శాంతియః.